నలభే విపశ్చిదుపాఖ్యానం. ఈ విశాలమైన ఆకాశంలో ఒక మూల మన ముల్లోకాల సంపుటి వంటి మరో త్రిలోక సంపుటి ఉంది. అక్కడగూడా మన జంబుద్వీపం లాంటి ద్వీపమే ఒకటి ఉంది. అక్కడ తతమితి అనే పెద్ద పట్టణం ఒకటి ఉంది. తతమితి అంటే విస్తృతమైన పరిమితి గలది. దాంట్లో విపశ్చిత్ అనే రాజు ఉండేవాడు. విపశ్చిత్ అంటే విశేషజ్ఞుడైన పండితుడు. విశేషేణ పశ్యన్ చేతతీతి విపశ్చిత్, విశేషంగా చూస్తూ ప్రవర్తించేవాడు అని విప్పత్తి. పేరుకు తగ్గట్టుగానే ఆ రాజు మంచి పండితుడు, వీరుడు, సమర్థుడు అయిన చక్రవర్తిగా ఉండేవాడు. అతనికి దేవతలలో అగ్ని అంటే చాలా ఇష్టం. కొంచెం వయస్సు మళ్ళుతున్న కొద్దీ అతని అగ్ని ఉపాసన కూడా బాగా పెరిగింది. ఇలా ఉండగా ఒకరోజున తూర్పు దిక్కునుంచి ఒక గూఢచారి వచ్చి, మహాప్రభు, తూర్పు సముద్రతీరంలో మీరు రాజ్యరక్షకుడిగా ఏర్పాటు చేసిన మీ సామంతుడికి జ్వరం వచ్చి హఠాత్తుగా మరణించాడు. ఆ విషయం తెలియగానే దక్షిణ దిక్కుకు రక్షకుడిగా మీరు ఏర్పాటు చేసిన సామంతుడు తూర్పు దిక్కును కూడా ఆక్రమించుకోవాలని దండెత్తాడు. దానిని తూర్పు దిక్కు ప్రజలు వ్యతిరేకించారు. ఈ సందు చూసుకుని అంతవరకు అణగి పడి ఉన్న శత్రురాజులు ధైర్యం పుంజుకొని చాటు దాడులు చేసి దక్షిణ దిక్కు సామంతుణ్ణి చంపేశారు. ఇది తెలిసి మీరు పడమటి దిక్కుకు ఏర్పాటు చేసిన సామంతుడు, ఈ శత్రువులనందరినీ నేనే అణగొట్టేస్తానని ప్రగల్భాలు పలుకుతూ యుద్ధానికి బయలుదేరాడు. కాని తూర్పు దక్షిణ దిక్కుల్లో ఉండే శత్రువులు ఏకమై ఇతన్ని నడిదారిలోనే చంపేశారు. నేను తప్పించుకు పారిపోయి మీ దగ్గరికి వచ్చాను. ఈ గూఢచారి మాటలు పూర్తి కాకుండానే మరో గూఢచారి రొప్పుతూ పరిగెత్తుకొచ్చాడు. అతను వస్తూనే, ప్రభు, ప్రభు, శత్రుసేనలన్నీ ఏకమై మీ ఉత్తర దిక్కు సామంతుడి మీదకి దండెత్తాయి. అతను బెంబేలెత్తిపోయి సేనతో సహా పారిపోయి మన రాజధానిలోకి వచ్చేస్తున్నాడు అని చెప్పాడు. విపశ్చిత్ రాజు మండిపడుతూ గర్జించి సేనాపతులను పిలిచి యుద్ధానికి సిద్ధం కండని ఆజ్ఞాపిస్తూ, ఆయ్సర్ 78 ఉండగానే ఒంటినిండా గుచ్చుకున్న బాణాలతో నెత్తురోడుతున్న శరీరంతో ఉత్తర దిక్సామంతుడు లోపలికి ప్రవేశించి రాజుకు నమస్కరించి శత్రుబలగాలు తరుముకొస్తున్నాయని గగ్గోలు పెట్టాడు. రాజు అతనిని ఓదార్చే లోపలే మరో వార్తాహరుడు పరుగెత్తుకుంటూ వచ్చి శత్రుసేనలు పురప్రాకారాన్ని దాటి లోపలికి ప్రవేశించేశాయని ప్రధానమంత్రులు, సేనానులు అప్పుడే ప్రతిఘటనలో నిమగ్నమై ఉన్నారని విన్నవించాడు. రాజు అందరికీ ధైర్యం చెప్పి, మీరంతా వ్యూహరచన చేస్తూ ఉండండి, నేనిప్పుడే స్నానం చేసి వచ్చేస్తా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్లిన రాజు స్నానం చేసి సరాసరి అగ్నిహోత్రశాలలోకి వెళ్లాడు. అక్కడ అగ్నిదేవుణ్ణి అర్చించి ఇలా ప్రార్థించాడు, అగ్నిదేవా, నీ అనుగ్రహ బలం వల్ల వయస్సు ఉన్న రోజులలో వీరుడై విజృంభించి ఒంటి చేతితో నాలుగు దిక్కులను జయించి ఏకఛత్రాధిపతినయ్యాను. ఎదిరించిన వాళ్లను ఇనుప కాళ్లతో అణగదొక్కేశాను. ఇప్పుడు వయస్సు మళ్ళింది. ఈ తరుణంలో శత్రువులు పెట్రేగిపోయి సరాసరి నా నగరంలోనే ప్రవేశించారు. ఇప్పుడు జయించడం కష్టం. ఈ వయస్సులో ఓడిపోయి జీవించడం వ్యర్థం. కనుక దేవా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా శిరస్సునే నరికి సమిధగా నీకు ఆహుతి చేస్తాను. నీకు తృప్తి కలిగితే, నీకు దయ కలిగితే నాకు ఒకటి కాదు 4 నూతన శరీరాలను ఇవ్వు. ఆ శరీరాలతో 4 దిక్కులకు వెళ్ళి 4 సముద్రతీరాల దాకా నా రాజ్యాన్ని పునఃప్రతిష్ఠాపన చేసుకుంటాను. ఇలా అంటూనే రాజు అగ్నిజ్వాలను బాగా పెంచి తన ముందుకు ఒంగి నిబ్బరంగా తన తలను తనే కోసేసుకున్నాడు. తెగిన తల సరాసరి అగ్ని గుండంలో పడింది. ఆశ్చర్యం, ఆ మొండంగూడా అగ్నిలో కాలిపోయింది. కొద్దిసేపట్లోనే అలా ఆ రాజు శరీరం మొత్తం పవిత్రమైన హోమగుండంలో కాలిబూడిదైపోయింది. ఇంతలో ఆ అగ్నిజ్వాలల్లోంచి 4 విపశ్చిద్రాజులు బయటికి వచ్చారు. వారి 4 శస్త్రాస్త్ర శక్తులు మాత్రమేగాక వివిధ దివ్యాయుధాలుగూడా అగ్నిజ్వాలల్లోంచే సంక్రమించాయి. ఆ 4 అగ్నిదేవుడికి నమస్కరించి సరాసరి రణరంగంలోకి దూకేశారు. వారి ధాటికి శత్రువులు తట్టుకోలేకపోయారు. త్వరలోనే శత్రువులు కోటలోంచి బయటికి వెళ్లిపోయారు. కోట దాటిన దగ్గరినుంచి ఏ దిక్కువారు ఆ దిక్కుకు పారిపోవడం ప్రారంభించారు. విశ్చిద్రాజులు నలుగురు వాళ్లను తరుముకుంటూ నాలుగు దిక్కులకు వెళ్లిపోయారు. నలుగురు నాలుగు సముద్రతీరాలకు చేరి అక్కడ మళ్లీ రాజ్యవ్యవస్థ చేసి కొంతకాలం స్వయంగా తామే అక్కడ ఉంటే మంచిదని భావించి తామే ఆయా దిక్కులలో రాజ్య నిర్వహణ చేయడం ప్రారంభించారు. ఆయా ప్రాంతాలలో ఉన్న విపశ్చిద్రాజులు ఆయా ప్రాంతాలలో ఉండే విశేషాలను స్వయంగా పరిశీలించి ఆ ప్రకృతి సౌందర్యాలకు పులకించిపోతూ వినోదించసాగారు. గమనికా ఇక్కడ కవి యుద్ధ వర్ణనకు 110, 111 సర్గలను, శత్రుసేనా పలాయనాన్ని వర్ణించడానికి 112వ సర్గను, సముద్రాన్ని వర్ణించడానికి 113వ సర్గను, ఆయా దిక్కులలో ఉండే విశేషాలను వర్ణించడానికి 114 నుంచి 7 సర్గలను వినియోగించాడు. వీటిలో కవిత్వాన్ని పొంగించాడు. ఆనాటి దేశాల పేర్లను, జాతుల పేర్లను, భౌగోళిక స్థితిగతులను, లోకాచారాలను అధ్యయనం చేయదలుచుకున్న వారికి ఈ సర్గలలో అపారమైన సమాచారం ఉంది. మనం వేదాంత దృష్టితో అధ్యయనం చేస్తున్నాం గనుక ఆ వివరాల జోలికి పోవడం లేదు. అయితే ఈ కవి ఈ వర్ణనల కోసం 11 పెద్ద పెద్ద సర్గలను ఎందుకు వినియోగించినట్టు, అవిద్య వల్ల ఉద్భవించిన ప్రపంచం ఎంత విస్తారంగా ISR 79 కనిపిస్తుందో, ఎంత వైవిధ్యభరితంగా కనిపిస్తుందో బాగా వివరించి వివరించి చివరికి ఈ మొత్తమంతా మిథ్యే అని నిరూపించడానికే ఈ వర్ణన అంతా చేస్తున్నాడు. పూర్వం లీలోపాఖ్యానంలో యుద్ధ వర్ణన విస్తారంగా చేసి చివరికి ఇంత ఘోరంగా కనిపించిన ఈ యుద్ధమంతా నీ భ్రాంతిలో భాగమే అని సరస్వతీదేవి చేత చెప్పించాడు. ఆ పద్ధతినే ఇక్కడ కూడా కవి అనుసరించదలుచుకున్నాడు. అందుకే కంటికి కనిపించేటంతవరకు గల భూభాగ విశేషాలను ఇలా వర్ణించి ఇంకా తృప్తి కలుగక కంటికి కనిపించని సూక్ష్మలోకాలు కూడా అవిద్యలో భాగాలేనని, అవిగూడా మిథ్యలని నిరూపించడం కోసం పై కథను ఎలా నిర్వహించబోతున్నాడో ఇక గమనిద్దాం.